నాలు పెట్టినాము, నీ కాళ్ళు కడిగినాము, నా చెల్లెని చేతుల పెడితేమే ఓ బావయ్యా, నా చెల్లెని చేతుల పెడితేమే. కట్నాలు పెట్టినాము, నీ కాళ్ళు కడిగినాము, నా చెల్లెను చేతుల పెడితేమే ఓ బావయ్యా, నా చెల్లెను చేతుల పెడితేమే. అన్నయ్య దీవెనలందుకో.